ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అర్చకుడు లేడప్పుడు దేవాలయంలో ప్రవేశించి ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడట. స్వామి, నా ప్రాణాలు తీసుకో, నా పిల్లవాడిని బ్రతికించు. వాడికి ఎంతకంటే వచ్చు ప్రార్థన. నా ప్రాణాలు తీసుకో స్వామి, నా పిల్లవాడిని మాత్రం బ్రతికించు అని వేడుకుంటున్నాడు. అదే సమయంలో పూజారి వచ్చి, ఓరి దుర్మార్గుడా, చండాలుడా, దేవాలయం అంతా పాడు చేసావా అని వాడిని బయటికి నెట్టి గందరగోళం చేసి ఊళ్ళో అందరి పిలిచి వాడిని కొట్టి అలగొట్టారు. ఇంటికి వచ్చేటప్పటికి తన పిల్లవాడు చచ్చిపోయినాడు. వాడు మహా దుఃఖితుడై గొప్ప దుఃఖంలో పడి, భగవంతుణ్ణి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే నా ప్రార్థన పూర్తి కాకముందే వాళ్ళు నన్ను వెళ్ళగొట్టారు, అందుకని నా పిల్లవాడు చచ్చిపోయినాడనే వాడు మూర్ఖుడికి జ్ఞానం కలిగింది. అందుకని వాడు శత్రువు అయినాడు మనుషులకు. నాటి నుండి వాడు ఒక చోట ఉండి వాడికి ఇంకా కొంతమందిని ప్రభు చేసుకుని ఆ దారిని వెళ్ళే వాళ్ళందరినీ వాళ్ళ వేళ్ళు నరికి మాలలుగా వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. అటువంటి పరమ రాక్షసుడైనాడు. అట్లా చేసింది ఈ సంఘం. వాడు మొత్తుకున్నాడయ్యా, నేను భగవంతుని ప్రార్థన చేయడానికి వచ్చాను, నేను ఏం దొంగతనం చేయలేదు, నా పిల్లవాడు సావబ్రతుకులతో ఉన్నాడు. ఇటువంటి వ్యవస్థ మన దేశంలో ఇప్పటికీ ఉంది. ఓలే, అలాంటి వాడు ఉన్నాడు స్వామి, మీరు ఆ దారిని వెళితే అపకారం చేస్తాడు. ఆయన నవ్వుతూ సరేలే అని చెప్పి అట్లాగే వెళ్ళాడట. ఆ అంగుళీమానుడు మరి ఎట్లా కప్పసిగట్టాడో, భగవాన్ బుద్ధదేవుడు ఈ దారినే వస్తున్నాడని తెలిసి వాడు ఆ మాలని తీసి పారేసి దగ్గరున్న చెరువులో స్నానం చేసి గుడ్డలు కట్టుకుని ఆయనకి ఎదురుగా స్వామి బుద్ధం శరణం గచ్చామి అని వచ్చాడు. నాటి నుండి వాడు శిష్యుడైనాడు, బుద్ధుని శిష్యుడైనాడు. అటువంటి పరమ దుర్మార్గుడు బుద్ధుని సాంగత్యంతో వాడిలో ఉన్న క్రౌర్యం అంతా పోయి వైరభావం అంతా నశించింది. ఎందుకనంటే బుద్ధుడు అహింస ప్రతిష్ట కలవాడు, పూర్ణ అహింసకుడు. ఆ మనం పూర్ణ అహింసకులు అయిన నాడు అంతుడు మీకు సాక్షాత్కారం అవుతాడు. ఈ అహింసాభావంలో అంత గొప్పతనం ఉంది. తల్లి తన బిడ్డను ప్రేమించినట్టు ప్రపంచంలో ఎవరిని ప్రేమించదు. ఇదేం అసాధ్యం అనుకుంటున్నారా మీరు? అసాధ్యమైతే మనుషులకు బోధ చేస్తారా శాస్త్రకారులు? అటువంటి అహింసను మనం పాటించడం చేతకాకపోతే, మనుష్యుడు చేయలేనిదైతే ఎందుకు శాస్త్రం మనకు బోధిస్తుంది? నువ్వు ఎవరిని హింసించవద్దు, నీవెవరిని బాధ పెట్టవద్దు అని మనకు చెబుతుందా చెప్పదా? శాస్త్రమే కాదు, ఒకరికొకరు మనం చెప్పుకోవటంలే. కాబట్టి అహింస మనుష్యులు పాటించడానికి వీల్లేనిది కాదు, వీళ్ళకేమో అసాధ్యమైనది కాదు. తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది, ఇతరుల బిడ్డలను కూడా ప్రేమించితే అట్లా ఆ తల్లి మహాతల్లి అవుతుంది, చాలా గొప్ప తల్లి అవుతుంది. తన బిడ్డనే ప్రేమిస్తుంది, తన బిడ్డ ఎంత చెడ్డవాడైనా వాడిని ప్రేమిస్తుంది. అందుకనే శంకరాచార్యుడు అంటాడు, కుపుత్రో జాయేత క్వచితపి కుమాత నభవతి. కుపుత్రుడు అంటే చెడ్డ పిల్లవాడు, చెడ్డ కుమారుడు. పుత్రుడు చెడ్డవాడు కావచ్చు, అయినా తల్లి మాత్రం చెడ్డది కాదు వాడికి. తల్లి తన కుమారుడు హింసకుడు కానివ్వండి, దొంగ కానివ్వండి, వ్యభిచారి కానివ్వండి, తల్లి ప్రేమిస్తుంది. అలాంటి ప్రేమ మనం అందరి ఎడ కలిగి ఉండాలి. మనలో హింసాభావం అప్పుడు పోతుంది. ప్రేమ స్థానం ఎప్పుడు మనం ప్రేమకు స్థానం ఇస్తామో మనలో, అప్పుడు హింసాభావం మనలో పోతుంది. అందుకనే తల్లి అలా బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి వాడు హంతకుడై కూడా ఒక్కొక్కప్పుడు తల్లిని కూడా తిడతాడు, కొట్టబోతాడు, చేయి ఎత్తుతాడు. నువ్వు తల్లిని కాబట్టి వదిలిపెట్టాలి అంట. తల్లి అయితే వదిలిపెట్టాలండి, ఎక్కడుంది వాడికి శాస్త్రం? కాదు, ఆ తల్లిలో ఉన్న ప్రేమ వాడు చెయ్యి దాని మీద పడనేవాడు. వాడు హింసకుడు, ఇంకొకడైతే చంపేసేవాడిని, నీవు తల్లివి కనుక నేను చంపలేదంట. వాడికి అంతే తెలుసు, ఆ తల్లి తనను ప్రేమించే ప్రేమ ఉన్నదే వాడి చేయి దాని మీద పడనివ్వదు, అడ్డగిస్తుంది. అలాగా మనుష్యుడు ఇతర ప్రాణులను, సమస్త ప్రాణులను ప్రేమించేవాడు కావాలి. అందుకనే ఇది చాలామంది అంటారు బుద్ధుడు అహింసావ్రతాన్ని మనకు నేర్పాడంత పూర్వం తెలియదని. ఇది చాలా పొరపాటు. వేదం చెబుతుంది మాహిగుంసి సర్వాభూతాని, సర్వాభూతాన్ని అంటే సమస్త ప్రాణులను, భూతం అంటే ప్రాణి, సమస్త ప్రాణులను మాహిగుంసి నీవు హింసించవద్దు అని వేదం చెబుతుంది. అక్కడి నుంచే నేర్చుకున్నాడు బుద్ధుడు. లేకపోతే అతనికేం తెలుసు, అతను ఇల్లు వదిలిపెట్టక ముందు రోజు మాంసం తినేవాడు, రాజపుత్రుడు కదా. ఇల్లు వదిలిపెట్టిపోయి అర నెలలో తపస్సు చేసి అహింసాభావతంలో కలిగి నాటి నుండి అహింసకుడు అయినాడు. అతని ఎడ ఇతరులు హింస చేయలేకపోయినారు, ఇతను అతన్ని ఎవరు హింసించలేకపోయినారు. అట్లా మనం అహింసకులం కావాలి, అప్పుడు భగవతత్వం మనకు సాక్షాత్కారం కావడంలో ఏమీ ఆలస్యం ఉండదు. మిత్రస్య చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షామహే, సర్వాణి భూతాన్ని వేదం చెప్పే మాట ఇది. మిత్రస్య చక్షుష, మిత్రుని దృష్టితో సర్వాభూతాన్ని, సమస్త ప్రాణులను సమీక్షామహే, మనం చూడాలి. మిత్రుడు హింసాభావంతో ఎప్పుడు చూడగదా తోటి వేళ. అజాం మాహిగుంసీహి, మీరు మేకను హింసించవద్దు. అవిం మాహిగుంసీహి, గొర్రెను హింసించవద్దు. గాం మాహిగుంసీహి, గోవును మీరు హింసించవద్దు. అశ్వం మాహిగుంసీహి, గుర్రాన్ని మీరు హింసించవద్దు అని ఇట్లా లెక్క పెడుతూ లెక్క పెడుతూ ఎన్నని లెక్క పెడుతుంది వేదం. సర్వాభూతాన్ని మాహిగుంసీహి, ఏ ప్రాణిని నీవు హింసం చేయవద్దన్నారు. ఇది వేదంలో చెప్పినటువంటి వ్రతం మనం. ఈ వ్రతాన్ని పాటించాలి. ఈ వ్రతాన్ని పాటించడానికే సత్యం చెప్పాలి. అహింసా వ్రతం అన్ని వ్రతములకు ప్రధాన వ్రతం. ఈ అహింసా వ్రతాన్ని మనం పూర్ణంగా పాటించదలుచుకున్న వ్యక్తులు అబద్ధం ఆడరాదు. సత్యమే చెప్పాలి, సత్యవ్రతం ఆచరించాలి. అబద్ధం ఎందుకు ఆడతాం, ఇతరులకు హాని కలిగించడానికి, తనకు మైలు కలిగించుకోవడానికి, లేకపోతే అబద్ధం ఆడవలసిన పని ఉంది. అందుచేత సత్యవ్రతం ఆచరించాలి అహింసను పూర్తి చేసుకోవడానికి. అబద్ధం ఆడిన వాడు అహింసకుడు కాలేడు. అందుకని అహింసావ్రతమును పాలించడానికి సత్యం చెప్పాలి, సత్యమైన మాటలే వినాలి, సత్యమైన పనులే చెయ్యాలి. ఈ సత్యవ్రతానికి మీరు పండ్లు పంచిపెట్టనక్కర్లే, కొబ్బరికాయలు కొట్టనక్కర్లే, తిండి తినకుండా ఉపవాసం చేయవలసిన పని లేదు. మీరు వ్రతాలంటే ఒకటి తినకుండా ఉండటం వ్రతం అనుకుంటా, మామూలుగా తినే తిండి తినకుండా ఇంత పిండి తింటారు వ్రతం పేరుతో. ఏం వ్రతాలు ఇవి? వ్రతం ఏమి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీరు ఎవరినన్నా హింసించాలంటే ఎవరికన్నా త్రాగించి వాడి చేత హింసింపజేయాలి, దానికి ఖర్చు పెట్టాలి. హింస చేయదలుచుకునే వాడికి ఖర్చుతో సంబంధమే లేదు. అలాగే మీరు సత్యం చెప్పాలి, సత్యమైన మాటలు వినాలి, సత్యమైన పనులే చెయ్యాలి. ఇది సత్యవ్రతం అంటే. అట్లా చేస్తున్నారు మీ అహింసావ్రతం ఫలిస్తుంది, పూర్ణమవుతుంది. అబద్ధం ఆడితే అహింసావ్రతం పూర్తి కాదు. దాని తర్వాత అహింస సత్యం అస్తేయం, దొంగతనం చేయకుండా. స్థేయం అంటే దొంగతనం. ఇతరులు కష్టపడి సంపాదించుకున్నదై వాళ్ళకి తెలియకుండా మనం హరించి దాన్ని అనుభవించడం, ఇది దొంగతనం అంటే. దానివల్ల ఎవరు సంపాదించుకున్నారో వాళ్ళకి హాని కలుగుతుంది, కష్టం కలుగుతుంది, హింస జరుగుతుంది. కాబట్టి దొంగతనం చేస్తే మీ అహింసావ్రతం పూర్తి కాదు. మీరు అహింసకులు కావడానికి దొంగతనం మానుకోవాలి. ఈ సొత్తు ఇతరులు సొత్తును వాళ్ళకి తెలియకుండా హరించి మీరు వాడుకోకూడదు, అప్పుడు అది హింస చేసినట్లవుతుంది. అహింసా సత్యం అస్తేయం. ఆ తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఏమయ్యా, నువ్వు మాకు చెప్పవలసి వచ్చింది ఇదేనా? నువ్వు పెళ్ళాం బిడ్డ లేకుండా చూస్తున్నావు ఇలా ఎట్లాగో అట్లా, మమ్మల్ని కూడా అట్లా చావమనేనా నువ్వు చెప్పడం అని అనుకుంటున్నారేమో. కాదు. మరి ఏమిటి బ్రహ్మచర్యం? ఉపస్థేంద్రియ నిగ్రహం బ్రహ్మచర్యం అంటే ఏ ఇంద్రియం ద్వారా మనం ప్రాణులను కంటున్నాము, జననేంద్రియం, దాన్ని వశంలో ఉంచుకోవటం. మరి గృహస్థుల గతి ఏమిటి అంటారేమో. గృహస్థుడు కూడా సంతానార్థం దాంపత్యం నెరవేర్చుకోవాలి. కేవలం సంతానం కొరకే భార్యాభర్తలు కలవాలి, మిగిలిన సమయంలో అన్న చెల్లెల్లాగా ఉండాలి. ఆ గృహస్థుడు కూడా బ్రహ్మచారి కింద లెక్క. దాన్ని గృహస్థ బ్రహ్మచర్యం అంటారు. శరీరంలో వీర్యం అతిమూల్యమైన వస్తువు. ఆ వీర్యమే రామచంద్రునికి అన్నది. ఆ వీర్య ఫలం రామచంద్రుడు, ఆ వీర్య ఫలమే మనకు శివాజీ, ఆ వీర్య ఫలమే లోకంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ. అలాంటి వీర్యాన్ని కేవలం సంతానార్థమే మీరు ఖర్చు పెట్టాలి, అప్పుడు మీరు బ్రహ్మచారి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఎంతమంది కావాలంటే అంతమందికి మీ వీర్యాన్ని ఖర్చు పెట్టండి. మిగిలిన సమయంలో మీరు బ్రహ్మచర్యం, మీ వీర్యాన్ని మీ శరీరంలో రక్షించండి. వీర్య రక్షణ వల్ల మీ రక్షణ జరుగుతుంది. వీర్య హాని వల్ల రోజు మీరు చేస్తారు. ఎంత అధికంగా వీర్యం పోగొట్టుకుంటారో అంత తొందరగా చేస్తారు. దీనికి వ్యభిచారమే చేయనక్కర్లే, పరస్త్రీలతోనే సంబంధం పెట్టుకోక్కర్లే. పురుషుడు తన స్త్రీలతో కూడా సంతానాపేక్ష లేకుండా కలిస్తే అది వ్యభిచారమే. ఎందుకంటే మనకు శాస్త్రం చెబుతుంది, భార్యాభర్తలు వివాహితులు ఎందుకవుతున్నారు స్త్రీ పురుషులు? సంతానార్థం. ప్రజాయై గృహమేథినాం. సంతతి కొరకు మీరు గృహస్థులు కావాలి, లేకపోతే బ్రహ్మచారులుగా ఉండాలి. సంతతి మీకు అక్కర్లేదనుకోండి, భీష్ముళ్లాగా, కర్ణుడిలాగా, శంకరుల్లాగా, దయానందుల్లాగా బ్రహ్మచారులు కావాలి. సంతానం కావాలంటే భార్యను సంపాదించండి, సంతానం కానండి. సంతానార్థమే మీ వీర్యానికి ఖర్చు పెట్టండి, అప్పుడు మీరు గృహస్థ బ్రహ్మచారులు అవుతారు. మీ గృహస్థ జీవనం ఎంత సుఖమయమవుతుందో చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడైతే వీర్యం అంటే ఏమిటనుకున్నారు, బ్రహ్మచర్యం అంటే శరీరాన్ని కాపాడుకోవడం, శరీరాన్ని కాపాడేటువంటి పదార్థాన్ని శరీరంలో దాచుకోవటం అన్నమాట, దాన్ని వ్యర్థం చేయకుండా ఉండటం. గాంధీ గారు ఎంతమంది పిల్లలను కలిగిన తర్వాత ఎప్పుడో బుద్ధి వచ్చిందట బ్రహ్మచర్యం అంటే ఒకటి తెలిసిందట. అప్పటి నుంచి నేను బ్రహ్మచారిని కావడానికి ప్రయత్నం చేశాను అన్నాడు. ఎన్నాళ్ళకు నీ బ్రహ్మచర్య కోరిక సిద్ధించిందయ్యా అంటే 6 సంవత్సరాలు పట్టిందన్నాడు. అప్పటికి కన్న పిల్లలందరూ కన్న తర్వాత 6 సంవత్సరాలు నేను ప్రయత్నం చేసి కస్తూరి బాను పక్కన పడుకోబెట్టుకుని వికారం పొందకుండా ఉండగలిగానన్నాడు. అందుకనే గాంధీ మహాత్ముడైనాడు. జవహర్ అట్లా మహాత్ముడు కాలే, ఇంకా ఎవరు మన నాయకులు అట్లా మహాత్ములు కారే. ఆ అతనికి వచ్చినటువంటి మహాత్మ్య ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు? ఈ బ్రహ్మచర్య పాలన. అతడు కూడా సత్యాన్ని పాలించాడు, అతడు కూడా అహింసను పాలించాడు, అందుకని మహాత్ముడైనాడు. అందుకనే గాంధీ చెప్పగలిగేవాడు, నేను భగవంత్ విదేశస్తులు అడుగుతూ ఉంటే అయ్యా భగవంతుని నువ్వు చూచావండి, భగవంతునితో నేను మీతో మాట్లాడుతున్నట్టు మాట్లాడతానంటాడు వాడు. మీరు చదవండి ఆయన జీవితం. ఆయన యథాశక్తి జీవితంలో చేసిన ఘనకార్యాలు ఏమిటనుకున్నారు? దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడం ఆయన కంటే గొప్పవాళ్ళు చాలామంది చేశారు. ఆయన్నే గొప్పగా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? కారణం, అతను అహింసావ్రతాన్ని పాటించడానికి ప్రయత్నం చేశాడు, అందుకొరకు సత్యం చెప్పాడు. గవర్నమెంట్కు భయపడి ఎప్పుడు అసత్యం చెప్పలే, తను ఏది చేయబోయేదో ముందు గవర్నమెంట్కు తెలిపేవాడు, నిర్భయంగా చెప్పి చేసేవాడు, అబద్ధం ఆడేవాడు కాదు. ఆ తర్వాత మాంసం అన్నాడు భుజించిన వాడు కాదు. ఒక్కనాడు పొరపాటున ఎవళ్ళో తోటి స్నేహితులు చెబితే మాంసం తింటే బలం వస్తుంది, దేశాన్ని మనం ఏదో చేయగలుగుతాం అని చెబితే పొరపాటు పడి ఒకనాడు తింటే ఆవేళ రాత్రి అంతా మేక పొట్టలు అరుస్తూనే ఉందిట, నిద్ర పట్టలేదట పాప. ఆ తర్వాత మరునాడు తండ్రి పాదాల మీద పడి, స్వామి నేను పొరపాటు చేశాను పితాజీ, నీకు తెలియకుండా మాంసం తిన్నాను, ఇక ముందు ఇటువంటి తప్పుడు పనులు చేయను అన్నాడు. జీవితంలో ఒక్కసారి ఆ పని చేశాడు అతను. ఆ విధంగా మనుష్యుడు అతను బ్రహ్మచర్యాన్ని పాటించడానికి తెలిసినప్పటి నుంచి ప్రయత్నం చేశానన్నాడు. అందువల్ల బ్రహ్మచర్య పాలన మనం చెయ్యాలి. కుటుంబ నియంత్రణ చేయడానికి పెద్దగా చర్చలు జరుగుతున్నాయి, రేడియోలు చెవులు చిల్లులు పడేట రోజు గోల పెడుతున్నాయి, దానికి కృత్రిమ పద్ధతులు చెబుతున్నారు. కానీ నువ్వు సంతానం కొరకే గృహస్థుడు కా, మిగిలిన సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరు బ్రహ్మచారులుగా ఉండండి, అప్పుడు మీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇవి చేయకుండా మనకు భగవంతుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాడు? రావడానికి వీల్లే. అందువల్ల అహింసను పాలిన, ఇప్పుడు చూడండి, మనుష్యుడు భార్యాభర్తలు పతివ్రతలే అనుకోండి, ఇద్దరు పతినివ్రతలే అనుకోండి, ఇతర స్త్రీ తను కంటితో చూడదనుకోండి, స్త్రీ కూడా పరపురుషుని కంటితో చూడదనుకోండి, వాళ్ళిద్దరూ సత్యపతులు మంచివాళ్ళే అనుకోండి, అంత మాత్రం చేతనే బ్రహ్మచర్యం పాలించినట్లు కాదు. సంతానం కొరకు మాత్రమే వాళ్ళు దాంపత్యం నెరవేర్చుకుని మిగిలిన సమయంలో బ్రహ్మచర్యం పాలించాలి. అలా కాకుండా వ్యభిచరిస్తూ ఉంటారనుకోండి, భార్యాభర్తలే ఇతరులతో కాదు, దానివల్ల ఏం జరుగుతుంది? పరులకేం అపకారం చేయటం లేదు కదా అంటారేమో, కానీ ఇతరులకు అపకారం చేయరగానే ఆత్మహత్య చేసుకుంటారు. స్త్రీ పురుషులు అధికంగా చెల్లించడంలో ఇతరులకు అపకారం జరగదు, కానీ తనకు అపకారం జరుగుతుంది, తాను చస్తాడు. ఇతరులను చంపడం కంటే తను తాను చంపుకోవడం ఎక్కువ పాపం. ఎందుకనంటే ఇతరులను చంపితే ఆ పాప ఫలం అనుభవించి తీర్చుకోగలుగుతాడు, తాను చస్తే ఆత్మహత్య అంటే తను తాను చంపుకున్నవాడు ఏం పని చేస్తాడు? వాడు ఏం చేయలేడు. అందువల్ల ఆత్మహత్య అన్నిటికంటే పెద్ద పాపం అన్నారు. అందుకల్ల స్త్రీ పురుషులు అధికంగా చెరించడం, ఆత్మహత్య చేసుకోవడం వచ్చింది, అది అన్నిటికంటే పెద్ద హింస అన్నమాట. అందుకని అహింసావ్రతం పాటించేవాడు సత్యం చెప్పాలి, దొంగతనం చేయకూడదు, బ్రహ్మచర్యం కాపాడుకోవాలి. మిమ్మల్ని సన్యాసులుగా మనటం లేదు, గృహస్థులు బ్రహ్మచారులు కావచ్చు, ఏమి దోషం లేదు. ఇవి నాలుగు. తర్వాత ఇంకొకటి ఐదవది, అపరిగ్రహ వ్రతం. పరిగ్రహం అంటే, పరి అంటే అన్ని వైపుల నుండి, గ్రహం అంటే సంపాదన, ఎట్లా వీలైతే అట్లా సంపాదించుకోవడం తనకు కావలసినటువంటి జీవిత పదార్థాలు, జీవించడానికి అవసరమైనటువంటి వస్తువులను న్యాయం అన్యాయం మంచి చెడుగు చూడకుండా ఎలా దొరికితే అలా సంపాదించాలి, దాన్ని పరిగ్రహం అంట. గాంధీ ఈ వ్రతం కూడా చేయడానికి మనం ప్రయత్నం చేశానన్నాడు, అపరిగ్రహ వ్రతం. మీకు తెలిసిన వ్యక్తిని చెబుతున్నా, ఇది ప్రాచీన ఋషుల్లో అందరూ ఇవి పాటించిన వాడిని. ఎవరెవరు ప్రాచీన మహానుభావులని మనం అనుకుంటున్నామో చరిత్రలో, వాళ్ళందరూ ఈ వ్రతాలను పాటించిన వాళ్ళే. వాళ్లే మహానుభావులు అయినారు, వాళ్ళనే మనం ప్రపంచం మరవటం లే. వాళ్ళు చచ్చి కూడా బ్రతికే ఉన్నారు. అపరిగ్రహవ్రతం అంటే అర్థం తనకు కావలసింది న్యాయంగా సంపాదించుకో. తాను బ్రతకడానికి, తన భార్యను పోషించడానికి, తన బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పుకోవడానికి ఎంత అవసరమో అంత న్యాయంగా సంపాదించు, ధర్మపూర్వకంగా సంపాదించు, దోషం లేదు. బ్రతకాలిగా, బ్రతికి మోక్షాన్ని సాధించటం, చచ్చి సాధించలేము. అందుకని ఇక్కడ సావకు ముందు, చావు రాకముందే మనం మోక్షాన్ని సాధించాలి. అందుకే ఈ వ్రతం పాటించాలి. అందువల్ల మనుష్యుడు తనకు కావలసిన దానికంటే ఎక్కువ కూడబెట్టుకుని అది తాను తినక ఇతరులు తినకుండా చేస్తాడు, అది కూడా హింస. భగవంతుడు మనకి ప్రపంచాన్ని సృష్టించి మన కొరకు త్యాగం చేశాడు. తేన త్యక్తేన భుంజీతా ఈశావాస్యమిదం సర్వం యత్కించే జగత్యాన్ జగత్. ఈ ప్రపంచంలో ఉండే పదార్థాలన్నింటినీ సృష్టించి దాని అందులో వ్యాపించి ఉండి తేన త్యక్తేన సృష్టి చేసి మన కొరకు త్యాగం చేశాడు. మన కొరకే సృష్టి చేశాడు భగవంతుడు. వాడికి ఈ పదార్థములతో ప్రయోజనం ఏం లేదు, జీవులకు దీంతో ప్రయోజనం ఉంది ప్రపంచంలో. అందుకొరకు మన కొరకు సృష్టించాడు, మనకు వదిలిపెట్టాడు, అనుభవించమన్నాడు. భుంజీథాహ, భుంజీథాహ అంటే నీవు అనుభవించునైనా అన్నాడు భగవంతుడు. నీ కొరకే సృష్టి చేశానన్నాడు. కానీ ఈ అనుభవించడంలో ఒక విషయం గుర్తుపెట్టుకున్నాడు, ఏమిటండి, మా గృథ లోభివి కావద్దు. నీకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించుకోవడం లోభితనం. అది సంపాదించింది తను తినకుండా పెట్టకుండా ఇతరులకు పెట్టుకు దాచిపెట్టడం, ఇది లోభితనం. అది మాత్రం వద్దు, నీకెంత కావాలో అంత న్యాయంగా సంపాదించుకో, నీవు అనుభవించు. మాగ్రిత నీవు లోభివు కావద్దు. ఎందుకనంటావా, కశ్యస్విద్ధనం నువ్వు సంపాదించుకుని ఈ ధనం అంతా ఎవరిది, నీదా నీ తాతదా, ఇది నాది, నేను చేశా ఇదంతా నీ కొరకు అనుభవించడానికి ఇచ్చా, అంతే నీ పని అనుభవించు. అనుభవానికి అతిరిక్తంగా ఎందుకు నీకు అని భగవంతుడు ఇలా మనకు ఉపదేశం చేస్తున్నాడు. అందువల్ల ప్రపంచ పదార్థాలు ఎవరికి ఎంత కావాలో సంపాదించుకోండి, తినండి, అందరూ అనుభవించండి. కానీ కావలసిన దానికంటే ఎక్కువ నీవు సంపాదించుకుని నీవు తినవు. చచ్చిపోయేటప్పుడు ఏడుస్తూ పోతావు, అయ్యో ఇంత సంపాదించానే ఏమైపోతుందో అని. ఇతరులను తినేయకుండా దాన్ని కాపాడతావు. అప్పుడప్పుడు చలికాలంలో ఉదాహరణ అట్టే మంచిది కాదనుకోండి, అయినా చెప్పక తప్పదు. చలికాలంలో పశువులకు గాడి ఉంటుంది, పశువులను అక్కడ కట్టివేస్తారు, ఆ గాటిలో అవి తినే మేత వేస్తారు. చలికాలం కాస్త చలి ఉంటుంది కదా బయట, కుక్క వెళ్ళి ఆ గాటిలో ఆ గడ్డిలో కూర్చుంటుంది వేడి కోసం. ఆ గడ్డిలో కూర్చుంటుంది, గడ్డి అది తింటుంది, అది తినదు. జంతువు తినబోతే భావం అంటుంది, అరుస్తుంది. తాను తినదు, జంతువుని తిననివ్వదు గాటిలో కుక్కలాగా. అలాగా మనుష్యుడు తనకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించి కూడబెట్టుకుంటాడు, అందులో తాను తినేది కొద్ది, మిగిలింది ఇతరులు తినకుండా తాను ఆకట్టు కూర్చున్నాడు. అలా చేసినప్పుడే దేశంలో కమ్యూనిజం, సోషలిజం, నక్సలిజం ఇవన్నీ వస్తాయి. అందుకని మనుష్యుని జీవనం మారాలి. మనుష్యుడు సంఘజీవి, ప్రపంచ పదార్థాలను తానే ఆకట్టుకుని ఇతరులు లేకుండా చేయకూడదు. తనకెంత కావాలో అంత సంపాదించుకోవచ్చు. దీనిని గాంధీ గారు చాలా రోజుల తర్వాత దక్షిణాఫ్రికాలో ఉండగా తెలిసిందన్నాడు. ఆయన భగవద్గీతలో చదువుకుని అపరిగ్రహ వ్రతం అంటే ఏమిటని ఆలోచించాడు. ఆయన దానికి అర్థం చెప్పాడు, నాన్ పొజెషన్ అని. తనకు కావలసిన దానికంటే ఎక్కువ కూడబెట్టకూడదు మనుష్యుడు, ఆస్తికుడైన వాడు. సృష్టి స్థిత లయకర్త ఒకడు ఉన్నాడని అంగీకరించే వ్యక్తి తనకెంత కావాలనో అంత సంపాదించుకోవాలి. అంతకు పూర్వం ఆయన లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాట కొన్ని సంవత్సరాలు. దక్షిణాఫ్రికా నుండి తన అన్నకు రాస్తాడు, అన్నా నేను ఇంతవరకు 3-4 సంవత్సరాలు కట్టాను ఆ పాలసీ, ఇక ముందు నేను కట్టడం లేదు, అది ఏదన్నా వస్తే నువ్వు తీసుకో లేకపోతే వదిలేసామన్నాడు. ఏమిటిరా అంటే నేను అపరిగ్రహవర్తనం చేయదలుచుకున్నాను, నాకు భగవద్గీత చెబుతుంది. ఆస్తికుడైన వాడు, భగవంతుడిని అంగీకరించినటువంటి వాడు అపరిగ్రహవర్తం ఆచరించాలి. సత్యం, అహింస ఇవన్నీ పాటిస్తున్నాడు, బ్రహ్మచర్యం తెలిసినప్పటి నుంచి. అపరిగ్రహవర్తం కూడా ఆయన పాటించడానికి మొదలు పెట్టుకుని ఈ పని చేశాడు. అన్నగారు కోపడ్డారు, నీ పెద్ద నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్లాగ రా, వాళ్ళని పోషిస్తా, పెద్దవాళ్ళని చేస్తా, యోగ్యులు చేస్తా, వాళ్ళు సంపాదించుకుంటారు బ్రతుక, వాళ్ళ కొరకు వాళ్ళ పిల్లల కొరకు నేను ఎందుకు సంపాదించి పెట్టాలి, వాళ్ళని యోగ్యులు చేయాలి కన్నందుకు. వాళ్ళు సంపాదన పొరలు అవుతారు, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ కొరకు నేను ఎందుకు సంపాదించి పెట్టాలి. భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు ఈ పని చేయకూడదన్నాడు. ఆ విధంగా ఆయన అపరిగ్రహ వ్రతం ఆచరించాడు. ఆయన దక్షిణాఫ్రికా నుండి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు చాలా ఉపకారం చేస్తే వాళ్ళందరూ ఏదన్నా ఇవ్వాలనుకున్నారు, ఆయన పారితోషికంగా ఇచ్చి పంపిద్దాం అనుకున్నారు గౌరవించడానికి. కానీ ఆమె ఒకటి తీసుకోడే, ఆయన కేసులు నడపడానికి ఎంత ఫీజు కావాలన్నా అంతే తీసుకునేవాడు, ఎక్కువ తీసుకునేవాడు కాదు. ధనవంతులు ఎక్కువ ఇస్తానన్నా వీల్లేదు, అటువంటి వాడికి ఎట్లా ఇస్తారు, ఆయన తీసుకోవడం తెలుసు. కానీ ఎట్లాగన్నా తమ కృతజ్ఞతను వెల్లడించాలని వాళ్ళు కస్తూరి బాకి చెప్పారట, అమ్మా మేము మీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నారు, నీ భర్త మాకు ఎంతో ఉపకారం చేశాడు, కాబట్టి మేమేదో కాస్త బహుకరింపదలుచుకున్నాం, నీవైనా తీసుకోమ్మా అంటే, అయినా మీరు గాంధీ గారి సంగతి మీకు తెలుసు కదా, ఆయన చాలా కోపిష్టి, ఆయనకి తెలియకుండా నేనే పని చేయడానికి వీల్లేదు, ఆయన అడిగి ఆయన ఒప్పుకుంటే తీసుకుంటానన్నది, అలాగే చెయ్యమ్మా అన్న. ఒకనాడు భర్త వచ్చి కూర్చునిపెట్టి ఆయనకు చక్కగా భోజనం అది మంచి పదార్థాలు తయారు చేసి దగ్గర కూర్చుని భోజనం చేయిస్తూ ఆయన మంచి మూడ్లో ఉన్నాడని అనుకున్నదిట. అనుకుని స్వామి ఇట్లా అడుగుతున్నారు అన్నదిట ఆవిడ. ఓహో అదే, వాళ్ళు ఇచ్చేది నువ్వు ఏం చేసుకుంటావు, నీకేమన్నా కొరతగా ఉందా అంటే, నాకేం లేదు అన్నారు. మరి ఎందుకు అంటే, ఏం కోడలు ఉన్నది కదా దేవతాస భార్య, ఆవిడన్నా పెట్టుకుంటుంది కాస్త సంతోషిస్తుంది కదా, మనకు అక్కర్లేదు అనుకోండి, నిన్ను పెళ్లి చేసుకున్నాడే నేను పొరపాటు చేశాను, నాకు ఆ భాగ్యం లేకుండా పోయింది, మరి కోడలన్నా అనుభవించకూడదా అని అంటే, ఓహో అట్లాగా కోడల కోసమా, అయితే అమ్మాయిని పిలువు అడుగుదాం. పిలిస్తే, అమ్మా చూడు, మీ అత్తమామలు నీ భర్త సంపాదించి పెట్టింది నువ్వు తీసుకోవడం ఇష్టమా, లేకపోవడం మంది సంపాదించి ఇస్తే తీసుకుంటావా అంటే, స్వామి నాకెందుకు మంది సంపాదించింది, మీరంతా ఇచ్చింది చాలదా నాకు, నా భర్త సంపాదించింది నాకు చాలకన్నా నాకు అక్కర్లేదు పోమని అంటే, చూడు బా ఆమెకు అక్కర్లేదుట, నీకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు, ఎందుకు మనకు తీసుకోవడం, నేను తీసుకోలే. ఈ విధంగా తనకు అధికంగా వచ్చిన దాన్ని ఉచితంగా ఇస్తామన్నా, కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తామన్నా గాంధీ గ్రహించకుండా ఈ అపరిగ్రహ వ్రతాన్ని పాలించాడు. చేతనైనంతవరకు అహింసావ్రతం, చేతనైనంతవరకు సత్యవ్రతం, చేతనైనంతవరకు దొంగతనం చేసి అన్నాడు ఎరగడు, ఆ తర్వాత చేతనైనంతవరకు బ్రహ్మచర్యం కాపాడుకున్నా అని తెలిసినప్పటి నుంచి అన్నాడు, అపరిగ్రహ వ్రతం కూడా చేశాడు. ఈ వ్రతాలు మనం చెయ్యాలి. మీకు భగవంతుని సాక్షాత్కారం కావాలి అంటే, భగవంతుణ్ణి సగుణంగాను నిర్గుణంగాను సాక్షాత్కారం చేసుకోవాలి అంటే ఈ వ్రతాలు ఆచరించాలి. ఇది మీకు అసాధ్యం అంటారా? కాదు, చేసిన మనుషులు కనపడుతున్నారు, వాడు మనుషులే, మనము మనుషులమే. మనం దృఢ సంకల్పమై అట్లా కావాలనుకుంటే ఏం గాంధీ గారు మనకంటే ఏమన్నా 4 తలలతోనూ 3 చేతులతోనూ పుట్టుకొచ్చాడా? లేదే, మనలాగానే పుట్టాడు, మనలాగానే పెరిగాడు. ఆయన చెయ్యగలిగినప్పుడు అంతకు పూర్వం ఎందరో ఋషులు ఆచరించగలిగినప్పుడు, ఋషులందరూ బ్రహ్మచారులు గారు, సన్యాసులు గారు, వాళ్ళు గృహస్థులు కూడా, వశిష్ఠాదు. కానీ వాళ్ళ దగ్గర కావలసిన దానికంటే ఎక్కువ ఉండేది కాదు. గాంధీ గారు కూడా అట్లాగే చివరకు చనిపోయిన తర్వాత ఆయన ఏం మిగల్చల, తన పిల్లలకు పంచుకోవడానికి ఏం మిగల్చల, చెడిపోయిన గడియారం ఒకటి, చిరిగిపోయిన చెప్పులు ఒకటి, ఏవో ఇట్లాంటి వస్తువులు ఉన్నాయని ప్రదర్శనలో పెట్టి చూపిస్తూ ఉంటారు. అలా ఆయన అహింసావ్రతాన్ని పాలిస్తూ సత్యవ్రతాన్ని, బ్రహ్మచర్య వ్రతాన్ని, అస్తేయ వ్రతాన్ని, ఈ అపరిగ్రహ వ్రతాన్ని పాలించాడు. ఈ ఐదు యమములు, ఇవి మహావ్రతములు. ఈ వ్రతములు పాలించడానికి మీరు మొదలు చేశాడు ఆయన్ని ఎందుకు మనం స్మరిస్తున్నాం రోజు? సత్యవ్రతమును పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఎవడు? మనకేమన్నా బంధువా చుట్టామా? వాడు ఎప్పుడు వచ్చాడు? వాడిని ఎందుకు మనం ఇవాళ మనం స్మరిస్తున్నాం? అలాగే రాముణ్ణి మనం ఎందుకు స్మరిస్తున్నాం? కృష్ణుణ్ణి మనం ఎందుకు స్మరిస్తున్నాం? వాళ్ళు ఈ వ్రతముల్లో కొన్నిటినైనా చేశారు, అందుకనే వాళ్ళని ప్రపంచం మర్చిపోదు. వాళ్ళు భగవంతుని సాక్షాత్కారం చేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళే, అయినారో లేదో అది వాళ్ళకి తెలియాలి, మనకేం తెలియదు. కానీ భగవత్ సాక్షాత్కారం చేసుకున్నటువంటి మహర్షులు మనకిది చెబుతున్నారు. మహర్షులు ఎవరిని ద్వేషించరు, ఎవరిని ప్రేమించరు. వాళ్ళు వాళ్ళు సత్యం చెప్పడం వాళ్ళకి వ్రతం. అంచేత మహర్షులు చెప్పిన వాక్యాలు నేను మీకు చెబుతున్నాను. ఇవి మనం పాటించగలిగితే అప్పుడు భగవంతుడు సాక్షాత్కారానికి ఏమీ లోటుండదు. ఇవాళ భక్తులు అనుకునేటువంటి వాళ్ళు, పరమ భక్తులు అనుకునేవాళ్ళు, గుళ్ళు కట్టించేవాళ్ళు, గోపురాలు కట్టించేవాళ్ళు, సత్రాలు పెట్టేవాళ్ళు, ఏమేమో దాన ధర్మాలు చేసేవాళ్ళు, వాళ్ళ జీవితంలో ఇవి ఏమన్నా ఉన్నవేమో చూడండి. అందుకని వాళ్ళ కష్టాలు ఏమన్నా తప్పినవే, మనలాగానే వాళ్ళు దుఃఖాలు పడుతూనే ఉన్నారు. ఐశ్వర్యవంతులు, ధనవంతులు, కోటీశ్వరులు, లక్షాధికారులు, సామాన్య మనుషుల్లాగానే వాళ్ళు దుఃఖాలకి లోబడే ఉన్నారు. ఎందుకని? దుఃఖం దూరం చేసుకోవటానికి కావలసిన పనులు చేయడమే లే వాళ్ళు. అందువల్ల అయ్యో రాముడిని మమ్మల్ని పూజించుతారంటే ఇవన్నీ చూస్తున్నాయి, రాముడికి కనపడుతూ ఉండే, వాడి బొమ్మ కనపడుతూ ఉండే, ఇవన్నీ మాకు లేకపోయినా ఏమిటయా నువ్వు చెప్పింది మాకు అంటారేమో. నేను చెప్పింది చాలా ఉంది. భగవంతుడు మీకు కనపడనక్కర్లే, వాయువు కనపడుతున్నదా, పనిచేయటంలే, ఆకాశం కనపడుతున్నదా, ఈ శబ్దాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకారం ఉన్న వస్తువే మిమ్మల్ని మీరు పూజించాలని అనుకోవడం ఏమిటి అర్థం? మట్టిని పూజించాలనుకోవడం. అందుచేత భగవత్ సాక్షాత్కారం కోరే ప్రతి వ్యక్తి ఈ ఐదు యమములను ముందు పాటించడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడంలో భగవంతుని సాక్షాత్కారం అట్లా ఉంచి ముందు సంఘం మనం అందరం కలిసి చక్కగా బ్రతుకుతాం. సాంఘికంగా ఉండే మన జీవితంలో కష్టాలు మనకు రావు, బాధలు మనకు కలగవు. అప్పుడు సంఘం ఎంత శాంతంగా ఉంటుంది. ఇవాళ సంఘంలో కలిగేటువంటి కష్టాలన్నీ ఎందుకు వచ్చినామనుకుంటున్నారు? ఇవి మనం పాటించకపోవటం. ఇది కమ్యూనిజం చెప్పేటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి చూడండి, ఇది మన పూర్వ ఋషులు చెప్పారు. కమ్యూనిటీ అంటే సంఘం. సంఘం కొరకు మనం బ్రతకాలి, సంఘానికి హాని కలగకుండా బ్రతకాలి. సంఘానికి హాని కలగకపోతే నీకు హాని కలగదు. కేవలం నిన్ను నీవు పోషించుకుని సంఘానికి కష్టం కలిగించాలంటే కుదరదు. అది మన సంఘ జీవనం ముందు మారాలి. మీరు భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలనుకుంటే అందుకనే మన ధర్మశాస్త్రకారుడు చెబుతాడు, యమాన్ సేవేత సతతం. ఈ యమములనేవి అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే ఈ ఐదు వ్రతాలు ఉన్నవే, ఇవి మీరు సతతం ఎల్లప్పుడూ సేవేత పాలించాలి. దాని తర్వాత నియమములని ఇంకొక 5 ఉన్నాయి. ఇవేమో సాంఘికంగా మనం పాలించవలసినటువంటి, వ్యక్తిగతంగా మనం పాలించవలసినవి 5 ఉన్నవి నేను సంక్షేపంగా చెప్పి వదిలిపెడతా. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అని అవి 5. నమ్ముతాడు కూడాను, వాని యొక్క అనుభవం ఆ విధంగా నమ్మింపజేస్తుంది. వాడు సహృదయుడైతే, వానిలో షఠత్వం లేకపోతే, వారిలో సహృదయత ఉంటే